స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, స్తుతులకు పాత్రుడా స్తోత్రమయ్యా యేసు రాజా. తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా బంధువు నీవే, మా మిత్రుడ నీవే, మా బంధువు నీవే, మా మిత్రుడ నీవే, మము కావగరావా, మము బ్రోవగరావా, నీవేగ మా మెస్సయ్యా. స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, స్తుతులకు పాత్రుడా. జీవము నీవే, మా మార్గము నీవే, మా జీవము నీవే, మా మార్గము నీవే, మా సత్యము నీవే, మా సకలము నీవే, మా సత్యము నీవే, మా సకలము నీవే, మము కావగరావా, మము బ్రోవగరావా, నీవేగ నీవేగ మా మెస్సయ్యా. స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, స్తుతులకు పాత్రుడా స్తోత్రమయ్యా యేసు రాజా. స్తోత్రమయ్యా యేసు రాజా. ఆశీనుడై ఉంటానని చెప్పిన గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. మీ కృపను బట్టి మేమందరం కూడా వింటూ ఉన్నటువంటి ఈ స్తుతి గీతాల ద్వారా ఎవరెవరైతే ఈ స్తుతులు పాడుతూ ఉన్నారో, వింటూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దృఢపరుస్తూ ప్రభువా, వారికి ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తూ, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తీసివేయమని, శారీరక రోగాలన్నీ కూడా తీసివేయమని, వారికి ఉన్నటువంటి మానసిక రోగాలన్నీ కూడా తీసివేయమని, మీ దయగలిగిన హస్తాన్ని, స్వస్థత కలిగిన హస్తాన్ని, నిండైనటువంటి హస్తాన్ని వారి మీద చాచండి నాయన. నిన్ను దీవించడానికి నా చేయి కొరచ కాదని గొప్పగా సెలవిచ్చిన దేవా, మీ మహిమ కలిగినటువంటి హస్తాన్ని వీరందరి మీద కూడా చాచి వారికి కావలసినటువంటి ప్రతి అనుగ్రహాన్ని కూడా దయచేయమని, మీ వరాలతో నింపమని, వారికి కావలసిన ప్రతి మేలుని కూడా దయచేయమని అడుగుతున్నాం. మిమ్మల్ని స్తుతించడం ద్వారా ప్రభువా, మిమ్మల్ని మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి మిమ్మల్ని ఎల్లవేళ కూడా కొనియాడే భాగ్యాన్ని వీరికి దయచేయమని అడుగుతూ ఉన్నాము నాయన. సర్వశక్తివంతులైన సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.